సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్య దేవ దేవ ప్రియ వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత రిషభ వాహన సంహార సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా